కృష్ణయజుర్వేదే క్రమపాఠే షష్ఠకాండే పంచమ ప్రశ్న ప్రారంభ. వృత్రాయ వృత్రాయ వజ్రం వజ్రమద్ ఉదయచ్చద్ అయచ్చత్స సర్వత్ర వృత్రో వజ్రాద్ వజ్రాదుద్యతాద్ ఉద్యతాదిభేద్ ఉద్యతాదిత్యుదోయతాద్ అభిభేత్స సోబ్రవీద్ అబ్రవీన్మా మామే మే ప్రహారాహ హారస్తి అస్తి వై వాయిదం ఇదం మయి మయి వీర్యం వీర్యం తత్తే తే ప్రాస్యామి దాస్యామీతి తస్మై తస్మాఖ్యం ముఖ్యం ప్రాయచ్చత్ అయచ్చత్తస్మై తస్మై ద్వితీయం ద్వితీయముత్ ఉదయచ్చత్ అయచ్చత్స సోబ్రవీద్ అబ్రవీన్మా మామే మే ప్రహారాహ హారస్తి అస్తి వై వా ఇదం ఇదం మయి మయి వీర్యం వీర్యం తత్తే తే ప్రదాస్యామి దాస్యామీతి తస్మై తస్మాఖ్యం ముఖ్యమేవ ఏ ప్రాయచ్చత్ అయచ్చత్తస్మై తస్మై తృతీయం తృతీయముత్ ఉదయచ్చత్ అయచ్చత్తం తం విష్ణు విష్ణురును అన్వతిష్టత అతిష్టత జహి జహీతి సహ సోబ్రవీద్ అబ్రవీన్మా మామే మే ప్రహారాహ హారస్తి అస్తి వై వా ఇదం ఇదం మయి మయి వీర్యం వీర్యం తత్తే తే ప్రదాస్యామి దాస్యామీతి తస్మై తస్మాఖ్యం ముఖ్యమేవ ఏ ప్రాయచ్చత్ అయచ్చత్తం తం నిర్మాయం నిర్మాయం భూతం నిర్మాయమితి నిహీమాయం భూతమహన్ అహన యజ్ఞ యజ్ఞో హి హితస్య తస్య మాయా మాయాసీత్ ఆసీద్ యదుఃఖ్య ఉఖ్య దృశ్యతే దృశ్యత ఇంద్రియం ఇంద్రియమేవ ఏ తద్వీర్యం వీర్యం యజమాన యజమానో భ్రాతృవ్యస్ వృంగే వృంతఇంద్రాయ ఇంద్రాయ బృహద్వదే బృహద్వదే వయస్వదే బృహద్వదైతి బృహదేవతే వయస్వదైతి ఇత్యాహ ఆహేంద్రాయ ఇంద్రాయ హి సహ సతం తం ప్రాయచ్చత్ అయచ్చత్తస్మై తస్మై త్వా విష్ణవే విష్ణవే త్వేతి ఇత్యాహ ఆహయత్ యదేవ ఏవ విష్ణు విష్ణురన్వతిష్టత అన్వతిష్టత జహి అన్వతిష్టతేనోతిష్టత జహీతి ఇది తస్మాత్ తస్మాద్విష్ణు విష్ణుమన్వాభజతి అన్వాభజతి త్రి అన్వాభజతేనో ఆభజతి త్రేణుని నిర్గృహ్ణాది గృహ్ణాది త్రి త్రేభి హి సహ సతం తం తస్మై తస్మై ప్రాయచ్చత్ అయచ్చదేష దే తేజోని యోని పునర్హరి పునర్హవిరసి పునర్హరి పునఃహరి రసీతి ఇత్యాహ ఆహ పునఃపునరి పునః పునః హ్యస్మాద్ అస్మాన్ నిర్గృహ్ణాది నిర్గృహ్ణాది చక్షు నిర్గృహ్ణాదిని గృహ్ణాది చక్షుర్వై వా ఏతత్ ఏతద్యజ్ఞస్య యజ్ఞస్యేదుఃఖ్యః ఉఖ్యస్తస్మాత్ తస్మాదుఃఖ్యం ఉఖ్యగం హుతం హృతకం సోమాహ సోమా అన్వాయంతి అన్వాయంతి తస్మాత్ అన్వాయంతీత్యనువాయంతి తస్మాదాత్మా ఆత్మా చక్షు చక్షురును అన్వేతి ఏదిస్మాత్ తస్మాదేకం ఏకం యంతం యంతం బహవ బహవోను అనుయంతి యంతి తస్మాత్ తస్మాదేక ఏకో బహూనా బహూనా భద్ర భద్రో భవతి భవతి తస్మాత్ తస్మాదేక ఏకో బహ్వీ బహ్వీర్జాయా జాయా విందతే విందతే యది కామయేత కామయేకాధ్వర్యు అధ్వర్యురాత్మానం ఆత్మానం యజ్ఞైషసేన యజ్ఞైషసేన అర్పయేయం యజ్ఞైషసేనేతి యజ్ఞైషసేన అర్పయేయమితి ఇత్యంతరా అంతరాహవనీయం ఆహవనీయం చ ఆహవనీయమిద్యాహవనీయం చ హవిర్ధానం హవిర్ధానం చ హవిర్ధానమితి హవిధానం చ తిష్టన్ తిష్టన్నవ అవనయేద్ నయేదాత్మానం ఆత్మానమేవ ఏదయజ్ఞైషసేన యజ్ఞైషసేనార్పయతి యజ్ఞైషసేనేతి యజ్ఞైషసేన అర్పయతి యది కామయేత కామయేత యజమానం యజమానం యజ్ఞైషసేన యజ్ఞైషసేనార్పయేయం యజ్ఞైషసేనేతి యజ్ఞైషసేన అర్పయేయమితి ఇత్యంతరా అంతరా సదోహవిర్ధానే సదోహవిర్ధానే తిష్టన్ సదోహవిర్ధానే ఇది సదః హవిర్ధానే తిష్టన్నవ అవనయేద్ నయేద్యజమానం యజమానమేవ ఏదయజ్ఞైషసేన యజ్ఞైషసేన అర్పయతి యజ్ఞైషసేనేతి యజ్ఞైషసేన అర్పయతి యది యది కామయేత కామయేత సదస్యాన్ సదస్యాన్ యజ్ఞైషసేన యజ్ఞైషసేన అర్పయేయం యజ్ఞైషసేనేతి యజ్ఞైషసేన అర్పయేయమితి ఇది సదః సద ఆలభ్య ఆలభ్యావ ఆలభ్యేద్యాలభ్య అవనయేద్ అనయేత్ సదస్యాన్ సదస్యానేవ ఏవేజ్ఞేషసేన యజ్ఞేషసేనార్పయతి యజ్ఞేషసేనేతి యజ్ఞేషసేన అర్పయతీత్యర్పయతి ఆయుర్వై వా ఏతద్ ఏతద్యజ్ఞస్య యజ్ఞస్యేత్ యద్ధ్రువ ధ్రువ ఉత్తమ ఉత్తమం గ్రహాణాం ఉత్తమైత్యుతమ గ్రహాణాం గృహ్యతే గృహ్యతే తస్మాత్ తస్మాదాయు ఆయు ప్రాణానాం ప్రాణానాముత్తమం ప్రాణానామి ప్రాణానాం ఉత్తమం మూర్ధానం ఉత్తమమిత్యుతమం మూర్ధానం దివ దివో అరతిం అరతిం పృథివ్యా పృథివ్యా ఇత్యాహ ఆహ మూర్ధానం మూర్ధానమేవ ఏవైనం ఏనగం సమానానాం సమానానాం కరోతి కరోతి వైశ్వానరం వైశ్వానరమృతాయ మృతాయ జాతం జాతమగ్నిం అగ్నిమిది ఇత్యాహ ఆహ వైశ్వానరం వైశ్వానరగం హి దేవతయా దేవతయాయు ఆయుర్భయతో వైశ్వానర ఉభయతో వైశ్వానరో గృహ్యతే ఉభయతో వైశ్వానర ఇత్యుభయత వైశ్వానర గృహ్యతే తస్మాత్ తస్మాద్భయత ఉభయత ప్రాణా ప్రాణాధస్తాత్ ప్రాణాది ప్రాణా అధస్తాచ్చోపరిష్టాద్ ఉపరిష్టాచ్చ చార్థిన అర్థినోన్యే అన్యే గ్రహా గ్రహా గృహ్యంతే గృహ్యంతేర్ధి అర్ధీ ధ్రువ ధ్రువస్తస్మాత్ తస్మాదర్ధీ అర్ధ్యవాన్ అవాన్ ప్రాణ ప్రాణోన్యేషాం ప్రాణేషాణ అన్యేషాం ప్రాణానాం ప్రాణానాముపోప్తే ప్రాణానామిది ప్రాణానాం ఉపోప్తేన్యే ఉపోప్తైత్యుపాప్తే అన్యే గ్రహా గ్రహా సాధ్యంతే సాధ్యంతేనుపోప్తే అనుపోప్తే ధ్రువ అనుపోప్తైత్యనుపాప్తే ధ్రువస్తస్మాత్ తస్మాదస్నా అస్నాన్యా అన్యా ప్రజా ప్రజా ప్రతిష్టంది ప్రజా ఇది ప్రజా ప్రతిష్టంది మాగుంసేన ప్రతిష్టందీది ప్రతిష్టంది మాగుంసేనా అన్యాసురా అసురా వై వా ఉత్తరద ఉత్తరద పృథివీం ఉత్తరదైత్యుదరద పృథివీం పర్యాచికీర్షన్ పర్యాచికీర్షన్ తాం పర్యాచికీర్షన్మిది పరి ఆచికీర్షన్ తాం దేవా దేవాధ్రువేణ ధ్రువేణాగృంహన్ అదృగుంహన్ తద్ధ్రువస్ ధ్రువస్ ధ్రువత్వం ధ్రువత్మయ్యత్ ధ్రువత్వమితి ధ్రువత్వం యద్ధ్రువ ధ్రువరుత్తరద ఉత్తరద సాధ్యతే ఉత్తరద ఇత్యుదరద సాధ్యతే ధృత్యై ధృత్యాయు ఆయుర్వై వా ఏతద్ ఏతద్యజ్ఞస్య యజ్ఞస్యేత్ యద్ధ్రువ ధ్రువ ఆత్మా ఆత్మా హోతా హోతాయత్ యద్ధోదృశమసే హోదృశమసే ధ్రువం ఓదృశమస ఇది హోదృశమసే ధ్రువమవనయతి అవనయత్యాత్మన్ అవనయతీత్యవానయతి ఆత్మన్నేవ ఏవ యజ్ఞస్య యజ్ఞస్యాయుః ఆయుర్దధాది దధాది పురస్తాద్ పురస్తాదుక్థస్య ఉక్థస్యావనీయః అవనీయైతి అవనీయైత్యవానీయః ఇత్యాహో ఆహుః పురస్తాద్ పురస్తాద్ధి హ్యాయుషః ఆయుషో భుంతే భుంతే మధ్యతః మధ్యతో వనీయః అవనీయైతి అవనీయైత్యవానీయః ఇత్యాహో ఆహుర్మధ్యమేన మధ్యమేన హి హ్యాయుషః ఆయుషో భుంతే భుంత ఉత్తరార్ధే ఉత్తరార్ధే వనీయః ఉత్తరార్ధ ఇత్యుత్తరార్ధే అవనీయైతి అవనీయైత్యవానీయః ఇత్యాహో ఆహురుత్తమేన ఉత్తమేన హి ఉత్తమేనేత్యుత్తమేన హ్యాయుషః ఆయుషో భుంతే భుంతే వైశ్వదేవ్యాం వైశ్వదేవ్యాం రుచి వైశ్వదేవ్యామితి వైశ్వదేవ్యా రుచి శస్యమానాయాం శస్యమానాయామవ అవనయతి నయతి వైశ్వదేవ్యః వైశ్వదేవ్యో వై వైశ్వదేవ్యైతి వైశ్వదేవ్యః వై ప్రజా ప్రజా ప్రజాసు ప్రజాది ప్రజా ప్రజాస్వేవ ప్రజాస్విది ప్రజాసు ఏవాయుః ఆయుర్దధాతి దధాతీతి దధాతి యజ్ఞేన వై వై దేవాః దేవాస్వర్గం స్వర్గం లోకం సువర్గమితి సువహాగం లోకమాయన్ ఆయంతే తే మన్యంత అమన్యంత మనుష్యాః మనుష్యానః నోన్మా భవిష్యంతి అన్మా భవిష్యంతీతి అన్మా భవిష్యంతీత్యమా భవిష్యంతి ఇది తే సంవత్సరేణ సంవత్సరేణ యోపయిత్వా సంవత్సరేణేతి సంవత్సరేణ యోపయిత్వా సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకమాయన్ ఆయంతం తామృషయః ఋషయరుగ్రహైః ఋతుగ్రహైరేవ ఋతుగ్రహైరిగ్రహై ఏవాను అను ప్రజానన్ అజానయత్ యదృతుగ్రహా ఋతుగ్రహా గృహ్యంతే ఋతుగ్రహాయత్రుగ్రహా గృహ్యంతే సువర్గస్య సువర్గస్య లోకస్య సువర్గస్యేతి సువహాగస్య లోకస్య ప్రజ్ఞాతి ప్రజ్ఞాతి ద్వాదశ ప్రజ్ఞాత్యాతి ప్రజ్ఞాతి ద్వాదశ గృహ్యంతే గృహ్యంతే ద్వాదశ ద్వాదశమాసాః మాసాసంవత్సరః సంవత్సరస్ సంవత్సరస్య సంవత్సర ఇది సంవత్సరః సంవత్సరస్య ప్రజ్ఞాద్వి సంవత్సరస్యేతి సంవత్సరస్య ప్రజ్ఞాద్వి సహ ప్రజ్ఞాద్యాది ప్రాజ్ఞాద్భిః సహ ప్రథమో ప్రథమో గృహ్యేతే గృహ్యేతే సహ గృహ్యేతే ఇది గృహ్యేతే సహోత్తమౌ ఉత్తమౌ తస్మాత్ ఉత్తమా విద్యుదతమౌ తస్మాద్వౌ ద్వౌ ద్వౌ ద్వా ఋతౌ ద్వౌ ద్వా విదిద్వౌ ద్వౌ ఋతూ ఉభయతో ముఖం ఋతూ విద్రుతూ ఉభయతో ముఖం ఋతుపాత్రం ఉభయతో ముఖమిత్యుభయతః ముఖం ఋతుపాత్రం భవతి ఋతుపాత్రమిత్యుతో పాత్రం భవతి కః కో హి హి తత్ తద్వేద వేదయతః యత ఋతూనాం ఋతూనాం ముఖం ముఖం ఋతునాః ఋతునా ప్రేష్య ఇష్యేతి ఇది షట్ షట్కృత్వః కృత్వః ఆహ ఆహ షట్ షడ్వై వా ఋతవః ఋతవ ఋతూన్ ఋతూనేవ ఏవ ప్రీణాతి ప్రీణాతృతుభిః ఋతుభిరితి ఋతుభిరితృతుభిః ఇది చతుః చతుశ్చతుష్పదః చతుష్పద ఏవ చతుష్పద ఇది చతుః పదః ఏవ పశూన్ పశూన్ ప్రీణాతి ప్రీణాతి ద్విః ద్విః పునః పునరృతునాః ఋతునాః ఆహ ద్విపదః ద్విపద ఏవ ద్విపద ఇది ద్విపదః ఏవ ప్రీణాతి ప్రీణాతృతునాః ఋతునా ప్రేష్య ఇష్యేతి ఇది షట్ షట్కృత్వః కృత్వా ఆహ ఆహర్తుభిః ఋతుభిరిది ఋతుభిరిత్రుతోభిః ఇది చతుః చతుస్తస్మాత్ తస్మాచ్చతుష్పాదః చతుష్పాదః పశవః చతుష్పాద ఇది చతుః పాదః పశవ ఋతూన్ ఋతూనుప ఉపజీవంతి జీవంతి ద్విః ద్విః పునః పునరృతునాః ఋతునాః ఆహ తస్మాత్ తస్మాద్విపాదః విపాదశ్చతుష్పదః ద్విపాద ఇది ద్విపాదః చతుష్పదః పశూన్ చతుష్పద ఇది చతుః పదః పశూనుప ఉపజీవంతి జీవం ఋతునాః ఋతునా ప్రేష్య ఇష్యేతి ఇది షట్ షట్కృత్వః కృత్వ ఆహ ఆహర్తుభిః ఋతుభిరిది ఋతుభిరితృతోభిః ఇది చతుః చతుర్ద్విః ద్విః పునః పునరృతునాః ఋతునాః ఆహాక్రమణం ఆక్రమణమేవ ఆక్రమణమిద్యాక్రమణం ఏవ తత్సేతుం సేతుం యజమానః యజమానః కృతే కృతే సువర్గస్య సువర్గస్య లోకస్య సువర్గస్యేతి సువహాగస్య లోకస్య సమష్టి సమష్టీన సమష్ట్యా ఇది సమష్టిః నాన్యః అన్యోన్యం అన్యమను అను ప్రపద్యేత పద్యేత యత్ యదన్యః అన్యోన్యం అన్యమను ప్రపద్యేత అను ప్రపద్యేతర్తుః అను ప్రపద్యేతేత్యను ప్రపద్యేత ఋతురుతుం ఋతుమను అను ప్రపద్యేత పద్యేతర్తవః ఋతవో మోహుకాః మోహుకా స్యుః స్యుః ప్రసిద్ధం ప్రసిద్ధమేవ ప్రసిద్ధమిది ప్రసిద్ధం ఏవాధ్వర్యుః అధ్వర్యుర్దక్షిణేన దక్షిణేన ప్రపద్యతే పద్యతే ప్రసిద్ధం ప్రసిద్ధం ప్రతిప్రస్థాత ప్రసిద్ధమిది ప్రసిద్ధం ప్రతిప్రస్థాతోత్తరేణ ప్రతిప్రస్థాతేది ప్రతిప్రస్థాత ఉత్తరేణ తస్మాత్ ఉత్తరేణేద్యుదోత్తరేణ తస్మాదాదిత్యః ఆదిత్యః షట్ షణ్మాసః మాసో దక్షిణేన దక్షిణేనైతి ఏది షట్ షడుత్తరేణ ఉత్తరేణోపయామగృహీతః ఉత్తరేణేద్యుదోత్తరేణ ఉపయామగృహీతోసి ఉపయామగృహీత ఇత్యుపయామగృహీతః అసి సగం సర్పః సగం సర్పోసి సగం సర్ప ఇది సంసర్పః అస్య గుంహస్పత్యాయ అగుంహస్పత్యాయ త్వా అగుంహస్పత్యాయేత్యగుంహః ప్రత్యాయ త్వేతి ఇత్యాహ ఆహాస్తి అస్తి త్రయోదశః త్రయోదశో మాసః త్రయోదశ ఇది త్రయః దశః మాస ఇది ఇత్యాహో ఆహుస్తం తమేవ ఏవ తత్ తత్ప్రీణాతి ప్రీణాదీతి ప్రీణాది స్వర్గాయ వై స్వర్గాయేతి సువహాగాయ వా ఏతే ఏతే లోకాయ లోకాయ గృహ్యంతే గృహ్యంతే యత్ యదృగ్రహాః ఋతుగ్రహా జ్యోతిః ఋతుగ్రహా ఇతృగ్రహాః జ్యోతిరింద్రాగ్నీ ఇంద్రాగ్నీ యత్ ఇంద్రాగ్నీ ఇది ఇంద్రాగ్నీ యదైంద్రాగ్నం ఐంద్రాగ్నమృతపాత్రేణ ఐంద్రాగ్నమిత్యైంద్రాగ్నం ఋతుపాత్రేణ గృహ్ణాది ఋతుపాత్రేణేతృతో పాత్రేణ గృహ్ణాది జ్యోతిః జ్యోతిరేవ ఏవాస్మై అస్మాపరిష్టాద్ ఉపరిష్టాద్దాది దాది సువర్గస్య సువర్గస్య లోకస్య సువర్గస్యేతి సువహాగస్య లోకస్యానుఖ్యాద్ది అనుఖ్యాత్యా ఓజోభృతౌ అనుఖ్యాత్యా ఇత్యనుఖ్యాద్భిః ఓజోభృతౌ వై ఓజోభృతావిత్యోజహాభృతౌ వా ఏతౌ ఏతౌ దేవానాం దేవానాం యద్ యదింద్రాగ్నీ ఇంద్రాగ్నీ యద్ ఇంద్రాగ్నీ ఇది ఇంద్రాగ్నీ యదైంద్రాగ్నః ఐంద్రాగ్నో గృహ్యతే ఐంద్రాగ్న ఇత్యైంద్రాగ్నః గృహ్యత ఓజః ఓజ ఏవ ఏవా అవరుంధే రుంధే వైశ్వదేవం వైశ్వదేవం శుక్రపాత్రేణ వైశ్వదేవమితి వైశ్వదేవం శుక్రపాత్రేణ గృహ్ణాది శుక్రపాత్రేణేది శుక్రపాత్రేణ గృహ్ణాది వైశ్వదేవ్య వైశ్వదేవ్యో వై వైశ్వదేవ్య ఇది వైశ్వదేవ్య వై ప్రజా ప్రజా అసౌ ప్రజా ఇది ప్రజా అసావాదిత్య ఆదిత్య శుక్ర శుక్రోయద్వైశ్వదేవం వైశ్వదేవం శుక్రపాత్రేణ వైశ్వదేవమితి వైశ్వదేవం శుక్రపాత్రేణ గృహ్ణాతి శుక్రపాత్రేణేది శుక్రపాత్రేణ గృహ్ణాతి తస్మాత్ తస్మాదసౌ అసావాదిత్య ఆదిత్య సర్వాః సర్వాః ప్రజా ప్రజా ప్రత్యం ప్రజా ఇది ప్రజా ప్రత్యం ఉదేతి ఏది తస్మాత్ తస్మాత్ సర్వః సర్వదేవ ఏవమన్యతే మన్యతే మాం మాం ప్రతి ప్రత్యుత్ ఉదగాద్ అగాదితి ఇది వైశ్వదేవం వైశ్వదేవం శుక్రపాత్రేణ వైశ్వదేవమితి వైశ్వదేవం శుక్రపాత్రేణ గృహ్ణాది శుక్రపాత్రేణేది శుక్రపాత్రేణ గృహ్ణాది వైశ్వదేవ్య వైశ్వదేవ్యో వై వైశ్వదేవ్య ఇది వైశ్వదేవ్య వై ప్రజా ప్రజాస్తేజ ప్రజా ఇది ప్రజా తేజ శుక్ర శుక్రోయత్వైశ్వదేవం వైశ్వదేవం శుక్రపాత్రేణ వైశ్వదేవమితి వైశ్వదేవం శుక్రపాత్రేణ గృహ్ణాది శుక్రపాత్రేణేది శుక్రపాత్రేణ గృహ్ణాది ప్రజాసు ప్రజాస్వేవ ప్రజాశ్రుతి ప్రజాసు ఏ తేజ తేజో దాది దాతీతి దాది ఇంద్రో మరుద్భి మరుద్భి సాంవిద్యేన మరుద్భిరితి మరుతోభి సాంవిద్యేన మాధ్యంజనే సాంవిద్యేనేది సాంవిద్యేన మాధ్యంజనే సవనే సవనే వృత్రం వృత్రమహన్ అహనయత్ యన్మాధ్యంజనే మాధ్యంజనే సవనే సవనే మరుత్వదీయా మృత్వదీయా గృహ్యంతే గృహ్యంతే వార్త్రఘ్నా వార్త్రఘ్నాదేవ వార్త్రఘ్నా ఇది వార్త్రఘ్నా దేవతే తేజమానస్య యజమానస్య గృహ్యంతే గృహ్యంతే తస్య తస్య వృత్రం వృత్రం జఘ్నుష జఘ్నుష ఋతవ ఋతవో ముహ్యన్ ముహ్యాన్ సహ సరుతుపాత్రేణ ఋతుపాత్రేణ మరుద్వదీయాన్ ఋతుపాత్రేణేతృతుపాత్రేణ మరుద్వదీయాన్ గృహ్ణాత్ గృహ్ణాత్త తదో వై వై సహ సరుతోన్ ఋతోన్ రాజానాద్ అజానాద్యత్ ఋతుపాత్రేణ ఋతుపాత్రేణ మరుత్వదీయా ఋతుపాత్రేణేతృతుపాత్రేణ మరుత్వదీయా గృహ్యంతే గృహ్యంత ఋతూనా ఋతూనా ప్రజ్ఞాద్యై ప్రజ్ఞాద్యై వజ్రం ప్రజ్ఞాద్యాయ ప్రజ్ఞాద్యై వజ్రం వై వా ఏతం ఏతం యజమాన యజమానో భ్రాతృవ్యాయ భ్రాతృవ్యాయ ప్ర ప్రహరతి హరతి యత్ యన్మరుత్వదీయా మరుత్వదీయావుత్ ఉదేవ ఏవ ప్రథమేన ప్రథమేన యచ్చతి యచ్చతి ప్ర ప్రహరతి హరతి ద్వితీయేన ద్వితీయేన శృణుతే శృణుతే తృతీయేన తృతీయేనాయుధం ఆయుధం వై వా ఏతత్ ఏతద్యజమాన యజమానస్సం సర్గస్కురుతే కురుతేజత్ యన్మరుత్వదీయాహ మరుద్వతీయా ధనుః ధనురేవ ఏవ ప్రథమః ప్రథమోజ్జా ద్వితీయః ద్వితీయ ఇషుః ఇషుస్ తృతీయః తృతీయః ప్రతి ప్రత్యేవ ఏవ ప్రథమేన ప్రథమేన ధత్తే ధద్దేవి విసృజతి సృజతి ద్వితీయేన ద్వితీయేన విధ్యతి విధ్యతి తృతీయేన తృతీయేనేంద్ర ఇంద్రో వృత్రం వృత్రకం హత్వా హత్వా పరాం పరాం పరావతం పరావతమగచ్చత్ పరావతమితి పరావతం అగచ్చదప అపారాధం అరాధమితి ఇది మన్యమాన మన్యమానస్ సహ స హరిత హరితోభవత్ అభవత్స స ఏతాన్ ఏతాన్ మరుద్వదీయాన్ మరుద్వదీయానాత్మస్మరణాన్ ఆత్మస్మరణానపశ్యత్ ఆత్మస్మరణానిత్యాత్మస్మరణాన్ అపశ్యత్తాన్ తాన గృహీత అగృహీత ప్రాణం ప్రాణమేవ ప్రాణమితి ప్రాణం ఏవ ప్రథమేన ప్రథమేనాస్పృణత అస్పృణదాపానం అపానం ద్వితీయేన అపానమిత్యపానం ద్వితీయేనాత్మానం ఆత్మానం తృతీయేన తృతీయేనాత్మస్మరణా ఆత్మస్మరణా వై ఆత్మస్మరణా ఇత్యాత్మస్మరణా వా ఏతే ఏతే యజమానస్ యజమానస్ గృహ్యందే గృహ్యందేత్ యన్మరుత్వదీయా మరుత్వదీయా ప్రాణం ప్రాణమేవ ప్రాణమిది ప్రాణం ఏవ ప్రథమేన ప్రథమేన స్పృణతే స్పృణతే పానం అపానం ద్వితీయేన అపానమిత్యపానం ద్వితీయేనాత్మానం ఆత్మానం తృతీయేన తృతీయేనేంద్ర ఇంద్రో వృత్రం వృత్రమహన్ అహంతం తందేవా దేవా అబ్రువన్ అబ్రువన్ మహాన్ మహాన్ వై వా అయమ్ అయమభూత్ అభోద్యః యో వృత్రం వృత్రమవధీత్ అవధీదితి ఇది తత్ తన్మహేంద్రస్య మహేంద్రస్య మహేంద్రత్వం మహేంద్రస్యేతి మహాయింద్రస్య మహేంద్రత్వకం సహ మహేంద్రత్వమితి మహేంద్రత్వం స ఏతమ్ ఏతమ్ మాహేంద్రం మాహేంద్రముద్ధారం మాహేంద్రమితి మాహాయింద్రం ఉద్ధారమత్ ఉద్ధారమిత్యుదహారం ఉదహరద అహరద వృత్రం వృత్రకం హత్వా హత్వాన్యాసు అన్యాసు దేవతాసు దేవతాస్వధి అధియత్ ఇన్మాహేంద్ర మాహేంద్రో దృశ్యతే మాహేంద్రైతి మాహాయింద్ర దృశ్యత ఉద్ధారం ఉద్ధారమేవ ఉద్ధారమిద్యుదహారం ఏవతం సంయజమాన యజమానవత్ ఉద్ధరతే హరతేన్యాసు అన్యాసు ప్రజాసు ప్రజాస్వధి ప్రజాస్వధి ప్రజాసు అది శుక్రపాత్రేణ శుక్రపాత్రేణ గృహ్ణాది శుక్రపాత్రేణేది శుక్రపాత్రేణ గృహ్ణాది యజమానదేవత్యః యజమానదేవత్యో వై యజమానదేవత్య ఇది యజమానదేవత్యః వై మాహేంద్ర మాహేంద్రస్తేజ మాహేంద్ర ఇది మాహాంద్ర తేజశుక్ర శుక్రయత్ యన్మాహేంద్రం మాహేంద్రకం శుక్రపాత్రేణ మాహేంద్రమితి మాహాయింద్రం శుక్రపాత్రేణ గృహ్ణాది శుక్రపాత్రేణేది శుక్రపాత్రేణ గృహ్ణాతి యజమానే యజమాన ఏవ తేజ తేజో దాది దాదీతి దాది అదితి పుత్రకామా పుత్రకామా సాధ్యేభ్య పుత్రకామేతి పుత్రకామా సాధ్యేభ్యో దేవేభ్య దేవేభ్యో బ్రహ్మోదనం బ్రహ్మోదనమపచత్ బ్రహ్మోదనమితి బ్రహ్మోదనం అపచద్దస్యై తస్యావుచ్ఛేషణం ఉచ్ఛేషణమదదుః ఉచ్ఛేషణమిత్యుదుశేషణం అదదుస్తద్ తద్బ్ర ప్రాశ్నాత్ ఆశ్నాత్ సా రేతః రేతో దత్త అథద్దస్యై తస్యై చద్వారః చత్వార ఆదిత్యాః ఆదిత్యా అజాయంత అజాయంత సా ద్వితీయం ద్వితీయమపచత్ అపచత్ సా మన్యత అమన్యతోచ్ఛేషణాత్ ఉచ్ఛేషణాన్మే ఉచ్చేషణాదిద్యుదశేషణాద్ మయిమే ఇమే జ్ఞత అజ్ఞతయత్ యదగ్రే అగ్రే ప్రాశిష్యామి ప్రాశిష్యామీతః ప్రాశిష్యామీతి ప్రాశిష్యామి ఇతో మే మే వసీయాగుంసః వసీయాగుంసో జనిష్యంతే జనిష్యంత ఇది సాగ్రే అగ్రే ప్రాశ్నాద్ ఆశ్నాత్ సా రేతః రేతో దత్త అధద్దతస్యై తస్యై వ్యర్థం వ్యర్థమాండం వ్యర్థమితి వీర్థం ఆండమజాయత అజాయత సాదిత్యేభ్య ఆదిత్యేభ్య ఏవ తృతీయం తృతీయమవచత్ అపజద్భోగాయ భోగాయ మే మయిదం ఇదగ్రశ్రాంతం శ్రాంతమస్తు అస్తితి ఇది తే బ్రువన్ అబ్రువన్ వరం వరం వృణామహై వృణామహయ్య యోత అథో జాయాతై జాయాత అస్మాకం అస్మాకంస స ఏక ఏకోసత్ అసద్య యోస్య అస్య ప్రజాయాం ప్రజాయాం వృద్ధ్యాతై ప్రజాయామిది ప్రజాయాం వృద్ధ్యాత అస్మాకం అస్మాకం భోగాయ భోగాయ భవాద్ భవాదితి ఋతః అథో వివస్వాన్ వివస్వానాదిత్య ఆదిత్యో జాయత అజాయతస్య తస్య వై వా ఇయమ్ ఇయమ్ ప్రజా ప్రజాయత్ అన్యే మనుష్యాస్తాసు తాస్వేక ఏక ఏవర్ధ రద్ధోయ యోజతే యజతే సహ స దేవానాం దేవానాం భోగాయ భోగాయ భవతి భవతి దేవాః దేవా వై వై యజ్ఞాత్ యజ్ఞాద్రుద్రం రుద్రమంతః అంతరాయన్ ఆయన్ సహ సాదిత్యాన్ ఆదిత్యానన్వాక్రమత అన్వాక్రమతతే అన్వాక్రమతేనో ఆక్రమత తే ద్విదేవత్యాన్ విదేవత్యాన్ ప్రదేవత్యానితి ద్వే దేవత్యాన్ ప్రాపద్యంత అపద్యంత తాన్ తాన్న న ప్రతి ప్రతి ప్రాయచ్ఛన్ అయచ్చన్ తస్మాత్ తస్మాదపి అభివధ్యం పధ్యం ప్రపన్నం ప్రపన్నం న ప్రపన్నమితి ప్రాపన్నం న ప్రతి ప్రతి ప్రయచ్చంది యచ్చంది తస్మాత్ తస్మాద్విదేవత్యేభ్య దేవత్యేభ్య ఆదిత్య దేవత్యేభ్య ఇది ద్విదేవత్యేభ్య ఆదిత్యోని నిర్గృహ్యతే గృహ్యతే యదుచ్చేషణాద్ ఉచ్చేషణాదజాయంత ఉచ్చేషణాదిత్యదోశేషణాద్ అజాయంత తస్మాద్ తస్మాదుచ్చేషణాద్ ఉచ్చేషణాద్గృహ్యతే ఉచ్చేషణాదిత్యదోశేషణాద్ గృహ్యతే తిసృభి తిసృభిర్లగ్భి తిసృభిరితి తిసృభి రగ్భిర్గృహ్ణాది రగ్భిర్దృగభి గృహ్ణాది మాత మాతా పిత పిత పుత్ర పుత్రస్తత్ తదేవ ఏవ తత్ తన్మిథునం మిథునముల్బం ఉల్బం గర్భ గర్భో జరాయు జరాయు తదేవ ఏవ తత్ తన్మిథునం మిథునం పశవ పశవో వై వా ఏతేదిత్య ఆదిత్యవూర్గ్ ఊర్ధి దధి దద్భా దద్భా మధ్యద మధ్యద శ్రీణాతి శ్రీణాత్యూర్జం ఊర్జమేవ ఏ పశూనా పశూనామధ్యద మధ్యతో దాది దాది శతాదంకేన శతాదంకేన మేధ్యత్వాయ శతాదంకేనేది శత ఆదంకేన మేధ్యత్వాయ తస్మాత్ మేధ్యత్వాయ మేధ్యత్వాయ తస్మాదామా ఆమా పక్వం పక్వం దుహే దుహే పశవ పశవో వై వా ఏతేదిత్య ఆదిత్య పరిశ్రుత్య పరిశ్రుత్య గృహాది పరిశ్రుద్ధేది పరిశ్రుత్య గృహాది ప్రతిరుధ్య ప్రతిరుధ్యైవ ప్రతిరుధ్యేది ప్రతిరుధ్య ఏవాస్మై అస్మై పశూన్ పశూన్ గృహాది గృహాది పశవ పశవో వై వా ఏతేదిత్య ఆదిత్యదేష రుద్ర రుద్రోయద్ని అగ్ని పరిశ్రుత్య పరిశ్రుత్య గృహాది పరిశ్రుద్ధేది పరిశ్రుత్య గృహాది రుద్రాద్ రుద్రాదేవ ఏ పశూన్ పశూనంత అంతర్దాది దాద్ేష వై వైరస్వాన్ ఇవస్వానాదిత్య ఆదిత్యోయత్పాగుంశువన ఉపాగుంశువన సహ ఉపాగుంశువన ఇుపాగుంశోసవన సేతం ఏకమే ఏ సోమపీఠం సోమపీఠం పరి సోమపీఠమితి సోమాపీఠం పరిషయే షయ ఆతృతీయసవనాద్ తృతీయసవనాద్వస్వ తృతీయసవనాది తృతీయాసవనాద్ ఇవస్వ ఆదిత్య ఆదిత్యైష ఏషదే ఏ సోమపీఠ సోమపీఠైతి సోమపీఠైతి సోమాపీఠ విద్యాహ ఆహరివస్వందం ఇవస్వందమేవ ఏవాదిత్యం ఆదిత్యకం సోమపీఠేన సోమపీఠేన సమ్ సోమపీఠేనేది సోమాపీఠేన సమర్థయతి అర్థయతి యా దివ్యా దివ్యావృష్టి వృష్టిస్తయా తయా శ్రీణామి శ్రీణామీతి వృష్టికామస్ వృష్టికామస్ శ్రేణీయాద్ వృష్టికామస్ శ్రేణీయాద్వృష్టి వృష్టిమే హేవావ అవరుంధే రుంధేది తాజక్ తాజక్ ప్రస్కందేద్ ప్రస్కందేద్వరుషుక ప్రస్కందేది ప్రాస్కందేద్ వరుషుక పర్జన్య పర్జన్య సద్ సద్ది చిరం చిరమవరుషుక అవరుషుకో నది సాధయత్ ప్రసన్నాద్ అసన్నాద్ధి హి ప్రజా ప్రజా ప్రజాయందే ప్రజాజిద్రాజా ప్రజాయందేన ప్రజాయందైలి ప్రజాయందే నానౌ అనువషట్ వషట్ కరోతి కరోతి యదనువషట్ కుర్యాద్ అనువషట్ కుర్యాద్ రుద్రం అనువషట్ కుర్యాదిత్యనువషట్ కుర్యాద్ రుద్రం ప్రజా ప్రజా అన్వవసృజేద్ ప్రజా ఇలి ప్రజా అన్వవసృజేన్న అన్వవసృజేదిత్యను అవసృజేద్ నహుత్వా హుత్వాను అన్వీక్షేత ఈక్షేతయత్ యదన్వీక్షేత అన్వీక్షేత చక్షుః అన్వీక్షేతేత్యను ఈక్షేత చక్షురస్య అస్య ప్రమాయుగం ప్రమాయుగ్ని స్యాద్ ప్రమాయుగమితి ప్రామాయుగం స్యాత్ తస్మాద్ తస్మాన్న నాన్వీక్ష్య అన్వీక్ష్యనో ఈక్ష్య అంతర్యామపాత్రేణ సావిత్రం అంతర్యామపాత్రేణేంద్రంతర్యామ పాత్రేణ సావిత్రమాగ్రయణాద్ ఆగ్రయణాద్ గృహ్ణాది గృహ్ణాది ప్రజాపతి ప్రజాపతిర్వై ప్రజాపతిరితి ప్రజాపతి వా ఏష యద్రయణ ఆగ్రయణ ప్రజానాం ప్రజానాం ప్రజననాయ ప్రజానామిది ప్రజానాం ప్రజననాయన ప్రజననాయేది ప్రజననాయ నసాదయతి సాదయత్ అసన్నాద్ అసన్నాద్ధి ప్రజా ప్రజా ప్రజాయందే ప్రజాయి ప్రజా ప్రజాయందేన ప్రజాయందైరి ప్రజాయందే నాను అనువషట్ వషట్ కరోతి కరోతి యదనువషట్ కుర్యాద్ అనువషట్ కుర్యాద్ రుద్రం అనువషట్ కుర్యాదిత్యనువషట్ కుర్యాద్ రుద్రం ప్రజా ప్రజా అన్వవసృజేత్ ప్రజా ఇది ప్రజా అన్వవసృజేదేష అన్వవసృజేదిత్యను అవసృజేత్ ఏష వై వై గాయత్ర గాయత్రో దేవానా దేవానాయుర్ యత్సవిత సవితైష ఏష గాయత్రియై గాయత్రియై లోకే లోకే దృశ్యతే దృశ్యతేదాగ్రయణ ఆగ్రయణో యదంతర్యామపాత్రేణ అంతర్యామపాత్రేణ సావిత్రం అంతర్యామపాత్రేణేత్యంతర్యామపాత్రేణ సావిత్రమాగ్రయణాద్ ఆగ్రయణాద్ గృహ్ణాది గృహ్ణాది స్వాద్ స్వాదేవ ఏవైనం ఏనం యోనేః యోనేర్నిః నిర్గృహ్ణాది గృహ్ణాది విశ్వే విశ్వే దేవాః దేవాస్త్రీయం తృతీయకం సవనం సవనన్న నోద్ ఉదయచ్చన్ అయచ్చందే తే సవితారం ప్రాతస్సవనభాగం ప్రాతస్సవనభాగం సంతం ప్రాతస్సవనభాగమితి ప్రాతస్సవనభాగం సంతం తృతీయసవనం తృతీయసవనమభి తృతీయసవనమితి తృతీయాసవనం అభిపరి పర్యణయన్ అనయన్ తదః తతో వై వై తే తృతీయం తృతీయకం సవనం సవనముత్ ఉదయచ్చన్ అయచ్చనయత్ యత్తృతీయసవనే తృతీయసవనే సావిత్ర తృతీయసవన ఇది తృతీయసవనే సావిత్రో దృశ్యతే తృతీయస్య సవనస్య సవనస్యోద్యత్యై ఉద్యత్యై సవితృపాత్రేణ ఉద్యత్యాత్యుతోద్యై సవితృపాత్రేణ వైశ్వదేవం సవితృపాత్రేణేతి సవితృపాత్రేణ వైశ్వదేవం కలశాత్ వైశ్వదేవమితి వైశ్వదేవం కలశాద్ గృహ్ణాతి గృహ్ణాది వైశ్వదేవ్య వైశ్వదేవ్యో వై వైశ్వదేవ్య ఇది వైశ్వదేవ్య వై ప్రజా ప్రజా వైశ్వదేవ ప్రజా ఇది ప్రజా వైశ్వదేవ కలశ వైశ్వదేవ ఇది వైశ్వదేవ కలశ సవిత సవిత ప్రసవానా ప్రసవానామీశే ప్రసవానామిది ప్రసవానా ఈశేయత్ యత్సవితృపాత్రేణ సవితృపాత్రేణ వైశ్వదేవం సవితృపాత్రేణేతి సవితృపాత్రేణ వైశ్వదేవం కలశాత్ వైశ్వదేవమితి వైశ్వదేవం కలశాద్ గృహ్ణాతి గృహ్ణాతి సవితృప్రసూత సవితృప్రసూత ఏవ సవితృప్రసూత ఇది సవితృప్రసూత ఏవాస్మై అస్మై ప్రజా ప్రజా ప్రజా ఇది ప్రజా ప్రజనయతి జనయతి సోమే సోమే సోమం సోమమభి అభిగృహ్ణాతి గృహ్ణాతి రేత రేతయేవ ఏ తత్ తద్ది దాది సుశర్మా సుశర్మాసి సుశర్మేతి సుశర్మా అసి సుప్రతిష్టాన సుప్రతిష్టాన ఇది సుప్రతిష్టాన ఇది సో ప్రతిష్టాన ఇత్యాహ ఆహ సోమే సోమే హి సోమం సోమమభిగృహ్ణాది అభిగృహ్ణాది ప్రతిష్ఠిత్యై అభిగృహ్ణాదీత్యభిగృహ్ణాది ప్రతిష్ఠిత్యా ఏతస్మిన్ ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠితి ఏతస్మిన్ వై వా అపి అవిగ్రహే గ్రహే మనుష్యేభ్య మనుష్యేభ్యో దేవేభ్య దేవేభ్య పితృభ్య పితృభ్య క్రియతే పితృభ్యేతి పితృభ్య క్రియతే సుశర్మా సుశర్మాసి సుశర్మేతి సుశర్మా అసి సుప్రతిష్టాన సుప్రతిష్టాన ఇది సుప్రతిష్టాన ఇది సో ప్రతిష్టాన ఇత్యాహ ఆహ మనుష్యేభ్య మనుష్యేభ్య ఏవైతేన ఏతేన కరోతి కరోతి బృహద్ బృహదిది ఇత్యాహ ఆహ దేవేభ్య దేవేభ్య ఏవైతేన ఏతేన కరోతి కరోతి నమః నమ ఇది ఇత్యాహ ఆహ పితృభ్య పితృభ్య పితృభ్యై పితృభ్య ఏవైతేన ఏతేన కరోతి కరోత్యేతావతీ ఏతావతీ వై వై దేవతాః దేవతాస్తాభ్య తాభ్య ఏవైనం ఏనగుం సర్వాభ్య సర్వాభ్యో గృహ్ణాతి గృహ్ణాత్యేష తే తేజోని యోనిర్విశ్వేభ్య విశ్వేభ్యస్వా త్వా దేవేభ్య దేవేభ్యైతి ఇత్యాహ ఆహ వైశ్వదేవ వైశ్వదేవో హి వైశ్వదేవ ఇది వైశ్వదేవ హ్యేష ఏష ఇత్యేష ప్రాణో వై ప్రాణ ఇది ప్రాణ వా ఏష ఏషయత్ యదుపాగుంశు ఉపాగుంశుర్యత్ ఉపాగుంశురిత్యుపాగుంశు యదుపాగుంశుపాత్రేణ ఉపాగుంశుపాత్రేణ ప్రథమ ఉపాగుంశుపాత్రేణేత్యుపాగుంశో పాత్రేణ ప్రథమశ్చ చోత్తమ ఉత్తమశ్చ ఉత్తమ ఇత్యుతమ షగ్రహో గ్రహో గృహ్యేతే గృహ్యేతే ప్రాణం గృహ్యేతే ఇది గృహ్యేతే ప్రాణమేవ ప్రాణమిది ప్రాణం ఏవాను అను ప్రయంతి ప్రయంతి ప్రాణం ప్రయంతేది ప్రాయంతి ప్రాణమను ప్రాణమిది ప్రాణం అనూద్ ఉద్యంతి యంతి ప్రజాపతి ప్రజాపతిర్వై ప్రజాపతిరిది ప్రజాపతి వా ఏష ఏషయత్ యదా ఆగ్రయణ ఆగ్రయణ ప్రాణ ప్రాణ ఉపాగుంశు ప్రాణ ఇది ప్రాణ ఉపాగుంశు పత్నీ ఉపాగుంశురిత్యుపాగుంశు పత్నీ ప్రజా ప్రజా ప్రజా ఇది ప్రజా ప్రజనయంతి జనయంతి యదుపాగుంశుపాత్రేణ ఉపాగుంశుపాత్రేణ పాత్నీవతం ఉపాగుంశుపాత్రేణేత్యుపాగుంశుపాత్రేణ పాత్నీవతమాగ్రయణాద్ పాత్నీవతమిది పాత్నీవతం ఆగ్రయణాద్ గృహ్ణాది గృహ్ణాది ప్రజానాం ప్రజానాం ప్రజననాయ ప్రజానామిది ప్రజానాం ప్రజననాయ తస్మాత్ ప్రజననాయేది ప్రజననాయ తస్మాత్ ప్రాణం ప్రాణం ప్రజా ప్రాణమిది ప్రాణం ప్రజాను ప్రజాది ప్రజా అను ప్రజాయంతే జాయంతే దేవా దేవా వై వా ఇదరిత పత్నీ ఇదరితీత ఇత పత్నీ సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకమజిగాగుంసన్ అజిగాగుంసన్ తే సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకన్న ప్రజానన్ అజానంతే తదేతమ్ ఏతమ్ పాత్మీపతమ్ పాత్మీపతమపశ్యన్ పాత్మీపతమిది పాత్మీపతమ్ అపశ్యంతం తమగృహత అగృహత తతో వై వైతే ఏ సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకం ప్రజానన్ అజానయత్మీపత ఆత్మీవతో దృశ్యతే ఆత్మీవత ఇది పాత్మీవత దృశ్యతే సువర్గస్ స్వర్గస్ లోకస్ స్వర్గస్ేది సువహాగస్ లోకస్ ప్రజ్ఞాత్యై ప్రజ్ఞాత్యై సహ ప్రజ్ఞాత్యాది ప్రజ్ఞాత్యై స సోమ సోమో నాతిష్ట అతిష్టత స్త్రీభ్య స్త్రీభ్యో దృశ్యమాణ దృశ్యమాణస్తం తమ్ ఘృతం ఘృతం వజ్రం వజ్రం కృత్వాఘ్నన్నే అఘ్నంతం తమ్ నిరింద్రియం నిరింద్రియం భూతం నిరింద్రియమితి ఇంద్రియం భూతమగృహన్ అగృహన్ తస్మాత్ తస్మాత్ స్త్రియ స్త్రియో నిరింద్రియా నిరింద్రియా అదాయాదీ నిరింద్రియా ఇది ఇంద్రియా అదాయాదీరపి అదాయాదీరిత్యదాయాదీ అపి పాపాత్ పాపాత్ పుంస పుగుంస ఉపస్థితరం ఉపస్థితరం వదంతి ఉపస్థితరమిుపస్థితరం వదంతి యద్ఘృతేన ఘృతేన పాత్మీవతం పాత్మీవతజ్ఞ శ్రేణాతి పాత్మీవతమిది పాత్మీవతం శ్రేణాతి వజ్రేణ వజ్రేణ ఏవైనం ఏనం వశే అశే కృత్వా గృహ్ణాతి గృహ్ణాద్యుపజామగృహీత ఉపజామగృహీతోసి ఉపజామగృహీత ఇత్యుపజామగృహీత అసీతి ఇత్యాహ ఆహేయం ఇయం వై వా ఉపయామ ఉపయామస్తస్మాత్ ఉపయామ ఇత్యుపజామ తస్మాదిమాం ఇమాం ప్రజా ప్రజా అను ప్రజా ఇది ప్రజా అను ప్రజాయంతే జాయంతే బృహస్పతి సుతస్య బృహస్పతి సుతస్యతే బృహస్పతి సుతస్యేతి బృహస్పతి సుతస్య తదితి ఇత్యాహ ఆహ బ్రహ్మ బ్రహ్మ వై వై దేవానాం దేవానాం బృహస్పతి బృహస్పతిర్బ్రహ్మణ బ్రహ్మణైవ ఏవాస్మై అస్మై ప్రజాః ప్రజాః ప్రజా ఇది ప్రజాః ప్రజనయతి జనయతీందో ఇందో ఇది ఇందో ఇత్యాహ ఆహరేతః రేతో వై వా ఇందుః ఇందూరేతః రేతరేవ ఏవ తత్ తద్దధాతి దధాతీంద్రియావః ఇంద్రియావతి ఇంద్రియావతి ఇంద్రియావః ఇత్యాహ ఆహ ప్రజాః ప్రజా వై ప్రజా ఇది ప్రజాః వా ఇంద్రియం ఇంద్రియం ప్రజాః ప్రజా ఏవ ప్రజా ఇది ప్రజాః ఏవాస్మై అస్మై ప్రజనయతి జనయత్యగ్నా ఇత్యాహ ఆహాగ్ని అగ్నిర్వై వై రేతోధాః రేతోధాః పత్నీవ రేతోధా ఇది రేతహాధాః పత్నీవైతి పత్నీవైతి పత్నీవ ఇత్యాహ ఆహ మిథునద్వాయ మిథునద్వాయ సజోః మిథునద్వాయేతి మిథునద్వాయ సజోర్దేవేన సజోరితి సాజోః దేవేన త్వష్ట్రా త్వష్ట్రా సోమం సోమం పిబ పిబేతి ఇత్యాహ ఆహ త్వష్ట్రా త్వష్ట్రా వై వై పశూనాం పశూనాం మిథునానాం మిథునానాగుం రూపకృత్ రూపకృద్రూపం రూపకృతి రూపాకృత్ రూపమేవ ఏవ పశుషు పశుషు దాది దాది దేవా దేవా వై వై త్వష్టారం త్వష్టారమజిఘాగుంసన్ అజిఘాగుంసన్ సహ సపత్నీ పత్నీ ప్రాపద్యత అపద్యతం తన్న న ప్రతి ప్రతి ప్రాయచ్ఛన్ అయచ్చన్ తస్మాత్ తస్మాదపి అపి వధ్యం వధ్యం ప్రపన్నం ప్రపన్నం న ప్రపన్నమితి ప్రాపన్నం న ప్రతి ప్రతి ప్రయచ్చంది యచ్చంది తస్మాత్ తస్మాత్ పాత్నీవతే పాత్నీవతే త్వష్ట్రే పాత్నీవత ఇది పాత్నీవతే త్వష్ట్రేపి అపి దృశ్యతే దృశ్యతే న సాధయతి సాధయత్యసన్నాత్ అసన్నాద్ధి హి ప్రజాః ప్రజాః ప్రజాయంతే ప్రజా ఇది ప్రజాః ప్రజాయంతే న ప్రజాయంత ఇది ప్రజాయంతే నాను అనువషట్ అషట్ కరోతి కరోతి యదనువషట్ కుర్యాత్ అనువషట్ కుర్యాత్ రుద్రం అనువషట్ కుర్యాదిత్యనువషట్ కుర్యాత్ రుద్రం ప్రజాః ప్రజా అన్వవసృజేత్ ప్రజా ఇది ప్రజాః అన్వవసృజేద్యత్ అన్వవసృజేదిత్యను అవసృజేత్ ఎన్న నానువషట్ కుర్యాత్ అనువషట్ కుర్యాద్ అశాంతం అనువషట్ కుర్యాదిత్యనువషట్ కుర్యాత్ అశాంతమగ్నీత్ అగ్నీత్ సోమం అగ్నీరిత్యగ్నీత్ సోమం భక్షయేత్ భక్షయేదుపాగుంషు ఉపాగిష్వను ఉపాగిష్విత్యుపాగుంషు అనువషట్ వషట్ కరోతి కరోతి న రుద్రం రుద్రం ప్రజాః ప్రజా అన్వవసృజతి ప్రజాది ప్రజా అన్వవసృజతి శాంతం అన్వవసృజతీను అవసృజతి శాంతమగ్నీత్ అగ్నీత్ సోమం అగ్నీరిత్యగ్నీత్ సోమం భక్షయతి భక్షయత్యగ్నీత్ అగ్నీన్నేష్టో అగ్నీరిత్యగ్నీత్ నేష్టురుపస్థం ఉపస్థమా ఉపస్థమిత్యుపాస్థం ఆసీద సీదనేష్ట నేష్టః పత్నీ పత్నీముదానయ ఉదానయేతి ఉదానయేతి ఆనయ ఇత్యాహ ఆహాగ్నీర్ అగ్నిదేవ అగ్నిరిత్యగ్నీత్ ఏవ నేష్టరి నేష్టరి రేత రేతో దధాతి దధాతి నేష్టా నేష్టా పత్నియాం పత్నియాముద్గాత్ర ఉద్గాత్రాసం ఉద్గాత్రేత్యుర్గాత్ర సంఖ్యాపయతి ఖ్యాపయతి ప్రజాపతి ప్రజాపతిర్వై ప్రజాపతిరితి ప్రజాపతి వా ఏషేద్గాత ఉద్గాత ప్రజానా ఉద్గాతేత్యుర్గాత ప్రజానా ప్రజననాయ ప్రజానామిది ప్రజానా ప్రజననాయాప ప్రజననాయేతి ప్రజననాయ అవ ఉప ఉప ప్రవర్తయతి వర్తయతి రేత రేత ఏవ తత్సించతి సించత్యోరుణా ఊరుణోప ఉప ప్రవర్తయతి వర్తయత్యోరుణా ఊరుణా హి రేత రేత శిక్ష్యతే శిక్ష్యతే నగ్నం కృత్య నగ్నం కృత్యోరు నగ్నం కృత్యేది నగ్నం కృత్య ఊరుముప ఉప ప్రవర్తయతి వర్తయతి యదా యదా హి హి నగ్న నగ్న ఊరు ఊరుర్భవతి భవత్యథ అథ మిథునీ మిథునీ భవతః భవతోథ అథ రేత రేత శిక్ష్యతే శిక్ష్యతేథ అథ ప్రజా ప్రజా ప్రజాది ప్రజా ప్రజాయంతే జాయంత ఇది జాయంతే ఇంద్రో వృత్రం వృత్రమహన్ అహం తస్య తస్య శీర్షకపాలం శీర్షకపాలముత్ శీర్షకపాలమితి శీర్షకపాలం ఉదౌజ్జత్ ఔజ్జత్స సద్రోణకలశ ద్రోణకలశోభవత్ ద్రోణకలశ ఇది ద్రోణకలశ అభవత్తస్మాత్ తస్మాత్ సోమ సోమస్రం సమస్రవత్ అస్రవత్స సహారియోజన హారియోజనోభవత్ హారియోజనైతి హారియోజన అభవత్తం తం వి అతిగత్సజ్జుహవాణీ జుహవాణీ మాహౌషా హౌషా మితి ఇది సహ సోమన్యత అమన్యత యద్ధోష్యామి హోష్యామ్యామం ఆమగం హోష్యామి హోష్యామి యత్ యన్న నహోష్యామి హోష్యామి యజ్ఞవేషసం యజ్ఞవేషసం కరిష్యామి యజ్ఞవేషసమితి యజ్ఞవేషసం కరిష్యామీతి ఇది తమ్ తమధ్రియత అధ్రియత హోతుం హోతుపుంస సోగ్ని అగ్నిరబ్రవీత్ అబ్రవీన్న నమహి మయ్యామం ఆమగం హోష్యసి హోష్యసీతి ఇది తమ్ తమ్ ధానాభి ధానాభిరశ్రీణాత్ అశ్రీణాత్తం తగం శ్రుతం శ్రుతం భూతం భూతమజుహోత్ అజుహోద్యుత్ యద్ధానాభి ధానాభిర్హారయోజనం హారయోజనగ్రశ్రీణాతి హారయోజనమితి హారయోజనం శ్రీణాతి శ్రుతత్వాయ శ్రుతత్వాయ శ్రుతం శ్రుతత్వాయేతి శ్రుతత్వాయ శ్రుతమేవ ఏవైనం ఏనం భూతం భూతం జుహోతి జుహోతి బహ్వీభిః బహ్వీభిః శ్రీణాతి శ్రీణాత్యేతావతీ ఏతావతీరేవ ఏవాస్య తస్యామస్మిన్ అమస్మిన్ లోకే లోకే కామదుఘాః కామదుఘా భవంతి కామదుఘా ఇది కామదుఘాః భవంత్యథో అథో ఖలు అథో ఇత్యథో ఖల్వాహుః ఆహురేతాః ఏతా వై వా ఇంద్రస్య ఇంద్రస్య వృష్ణయః వృష్ణయః కామదుఘాః కామదుఘా ఇది కామదుఘా ఇది కామదుఘాః యద్ధారయోజనీః హారయోజనీరిది హారయోజనీరిది హారయోజనీః ఇది తస్మాత్ తస్మాత్ బహ్వీభిః బహ్వీభిః శ్రీణీయాత్ శ్రీణీయాత్ సామే రుక్సామే వై రుక్సామేరిత్యుగసామే వా ఇంద్రస్య ఇంద్రస్య హరీ హరీ సోమపానౌ హరీ ఇది హరీ సోమపానౌ తయోః సోమపానామిది సోమాపానౌ తయోః పరిధయః పరిధయ ఆధానం పరిధయ ఇది పరిధయః ఆధానం యత్ ఆధానమిత్యాధానం యదప్రహృత్య అప్రహృత్య పరిధీన్ అప్రహృత్యేత్యప్రహృత్య పరిధీన్ జుభుజాత్ పరిధీనిది పరిధీన్ జుభుజాదంతరాధానాభ్యాం అంతరాధానాభ్యాం ఘాసం అంతరాధానాభ్యామిత్యంతః ఆధానాభ్యాం ఘాసం ప్రయచ్ఛేద్ యచ్ఛేద్ ప్రహృత్య ప్రహృత్య పరిధీన్ ప్రహృత్యేది ప్రహృత్య పరిధీన్ జుహోది పరిధీనిది పరిధీన్ ఇహోతి నిరాధానాభ్యాం నిరాధానాభ్యామేవ నిరాధానాభ్యామితిని ఆధానాభ్యాం ఏవ ఘాసం ఘాసం ప్రయచ్చతి యచ్చత్యున్మేత ఉన్మేతా జుహోతి ఉన్నేతేత్యుగో నేత జుహోతి యాతయామా యాతయామేవ యాతయామేతి యాతయామా ఇవ హి హేతర్హి ఏతర్హ్యధ్వర్యుః అధ్వర్యుః స్వగాకృతః స్వగాకృతో యత్ స్వగాకృతైతి స్వగాకృతః యదధ్వర్యుః అధ్వర్యుర్జుహుయాద్ జుహుయాద్యథా యథా విముక్తం విముక్తం పునః విముక్తమిది విముక్తం పునర్యునక్తి యునక్తి తాదృగ తాదృగేవ తచ్చీర్షన్ శీర్షన్నధినిధాయ అధినిధాయ జుహోతి అధినిధాయేత్యధినిధాయ జుహోతి శీర్షతః శీర్షతో హి హీ సహ సమభవత్ సమభవద్విక్రమ్య సమభవతి సమ్ అభవత్ విక్రమ్య జుహోతి విక్రమ్యేది వీక్రమ్య జుహోతి విక్రమ్య విక్రమ్య హి విక్రమ్యేది వీక్రమ్య ఇంద్ర ఇంద్ర వృత్రం వృత్రమహన్ అహన్ సమృద్ధి సమృద్ధి పశవ సమృద్ధ్యాది సమృద్ధి పశవో వై వై హారియోజనీ హారియోజనీర్యత్ హారియోజనీరితి హారియోజనీ యత్సంభింద్యాత్ సంభింద్యాదల్పాః సంభింద్యాది సంభింద్యాత్ అల్పాయేనం ఏనం పశవః పశవో భుంజంతః భుంజంత ఉప ఉపతిష్టేరన్ తిష్టేరనిర్యన్ అసంభింద్యాత్ సంభింద్యాద్ బహవః సంభింద్యాదితి సంభింద్యాత్ బహవ ఏనం ఏనం పశవః పశవో భుంజంతః అభుంజంత ఉప ఉపతిష్టేరన్ తిష్టేరన్ మనసా మనసా సంబాధతే బాధత ఉభయం ఉభయం కరోతి కరోతి బహవః బహవ ఏవైనం ఏనం పశవః పశవో భుంజంతః భుంజంత ఉప ఉపతిష్టంతే తిష్టంత ఉన్నేతరి ఉన్నేతర్యుపహవం ఉన్నేతరీద్యుత నేతరి ఉపహవమిచ్ఛంతే ఉపహవమిద్యుపహవం ఇచ్ఛంతేజ యదేవ ఏవ తత్ర తత్ర సోమపీథ సోమపీథస్తం సోమపీథ ఇది సోమాపీథ తమేవ ఏవ అవరుంధతే రుంధత ఉత్తర వేద్యా ఉత్తర వేద్యాన్ని ఉత్తర వేద్యామిత్యుత్తర వేద్యాం నివపది అపది పశవ పశవో వై వా ఉత్తర వేది ఉత్తర వేది పశవ ఉత్తర వేదిరిత్యుత్తర వేది పశవో హారియోజనీ హారియోజనీ పశుషు హారియోజనీరితి హారియోజనీ పశుష్వేవ ఏ పశూన్ పశూన్ ప్రతి ప్రతిష్టాపయంతి స్థాపయంతీతి స్థాపయంతి ప్రహారవై వా అను అను ప్రజా ప్రజా పశవ ప్రజా ఇది ప్రాజా పశవ ప్రజాయంతే జాయంత ఉపాగస్వంతర్యామౌ ఉపాగస్వంతర్యామావజావయః ఉపాగస్వంతర్యామావిత్యుపాగుంశో అంతర్యామౌ అజావయః శుక్రామంథినో అజావయేత్యదా అవయః శుక్రామంథినో పురుషాః శుక్రామంథినావితి శుక్రామంథినో పురుషా ఋతుగ్రహాన్ ఋతుగ్రహానేకశఫాః ఋతుగ్రహానిత్యుగ్రహాన్ ఏకశఫాదిత్యగ్రహం ఏకశఫాదిత్యేకాశఫాః ఆదిత్యగ్రహం గావః ఆదిత్యగ్రహమిత్యాదిత్యగ్రహం గావః ఆదిత్యగ్రహ ఆదిత్యగ్రహో భూయిష్ఠాభిః ఆదిత్యగ్రహ ఇత్యాదిత్యగ్రహ భూయిష్ఠాభిర్రగ్భిః రగ్భిర్గృహ్యతే రగ్భిరిత్యగభిః గృహ్యతే తస్మాద్ తస్మాద్గావః గావః పశూనా పశూనాం భూయిష్ఠాః భూయిష్ఠాయత్ యత్రిః త్రిరుపాగుంశుమ్ ఉపాగుంశుగుంహస్తేన ఉపాగుంశుమిత్యుపాగుంశుమ్ హస్తేన విగృహ్ణాతి విగృహ్ణాతి తస్మాద్ విగృహ్ణాతీతి విగృహ్ణాతి తస్మాద్వౌ ద్వౌ త్రీన్ త్రీనజ అజా జనయతి జనయత్యథ అథావయ అవయో భూయసీ భూయసీ పితా పితా వై వాష యదాగ్రేణ ఆగ్రేణ పుత్ర పుత్ర కలశ కలశో యదాగ్రేణ ఆగ్రేణ ఉపదస్యేత్ ఉపదస్యేత్ కలశాత్ ఉపదస్యేదిత్యుపాదస్యేత్ కలశాద్ గృహీయాద్ గృహీయాద్యథా పితా పితా పుత్రం పుత్రం క్షిత క్షిత ఉపధావతి ఉపధావతి తాదృగ్ ఉపధావతీత్యుపధావతి తాదృగేవ ఏవత్ తద్యత్ యత్కలశః కలశ ఉపదస్యేత్ ఉపదస్యేదాగ్రేణాద్ ఉపదస్యేదిత్యుపాదస్యేత్ ఆగ్రేణాగృహీయాద్ గృహీయాద్యథా యథా పుత్ర పుత్ర పితరం పితరం క్షిత క్షిత ఉపధావతి ఉపధావతి తాదృగ్ ఉపధావతీత్యుపధావతి తాదృగేవ ఏవ తత్ తదాత్మా ఆత్మా వి వా ఏష యజ్ఞస్య యజ్ఞస్యేత్ యదాగ్రేణ ఆగ్రేణో యత్ యద్గ్రహ గ్రహో వా కలశః కలశో వా ఓపదస్యేత్ ఉపదస్యేదాగ్రేణాద్ ఉపదస్యేదిత్యుపదస్యేత్ ఆగ్రేణాద్ గృహీయాద్ గృహీయాదాత్మనః ఆత్మన ఏవాధి అధియజ్ఞం యజ్ఞం నిష్కరోతి కరోత్యవిజ్ఞాత అవిజ్ఞాతోవి అవిజ్ఞాతీత్యవిజ్ఞాత వా ఏష గృహ్యతే యదాగ్రయణ ఆగ్రయణస్థాల్యా స్థాల్యా గృహ్ణాతి గృహ్ణాతి వాయవ్యేన వాయవ్యేన జుహోతి జుహోతి తస్మాత్ తస్మాద్గర్భేణ గర్భేణావిజ్ఞాతేన అవిజ్ఞాతేన బ్రహ్మ అవిజ్ఞాతేనేద్యవిజ్ఞాతేన బ్రహ్మావభృతం బ్రహ్మేది బ్రహ్మా అవభృతమవ అవభృతమిత్యవభృతం అవయంది ఇంది పరా పరా స్థాళీ స్థాళీరస్యంది ఆస్యంద్యుత్ ఉద్వాయవ్యాని వాయవ్యాని హరంది హరంది తస్మాత్ తస్మాత్ శ్రియం శ్రియం జాతాం జాతాం పరా పరాహస్యంది అస్యంద్యుత్ ఉత్పమాగుంసం ఉమాగుంసకం హరంది హరంది యత్ పురోరుచం పురోరుచమాహ పురోరుచమిది పురహారుచం ఆహయత యథావస్యసే అస్యస ఆహరతి ఆహరతి తాదృగ్ ఆహరతీత్యాహరతి తాదృగేవ ఏవ తత్ తద్యత్ యద్గ్రహం గ్రహం గృహ్ణాతి గృహ్ణాతి యథావస్యసే అస్యస ఆహృత్య ఆహృత్య ప్ర ఆహృత్యేత్యాహృత్య ప్రాహ ఆహ తాదృగ్ తాదృగేవ ఏవ తత్ తద్యత్ యత్సాదయతి సాదయతి యథావస్యసే అస్యస ఉపనిధాయ ఉపనిధాయ అపక్రామతి ఉపనిధాయేత్యుపనిధాయ అపక్రామతి తాదృగ్ అపక్రామతీత్యపక్రామతి తాదృగేవ ఏవ తత్ తద్యత్ యద్వై వై యజ్ఞస్య యజ్ఞస్య సామ్నా సామ్నా యజుషా యజుషా క్రియతే క్రియతే శిథిలం శిథిలం తత్ తద్యత్ యదృషా దృషా తత్ తదృఢం దృఢం పురస్తాదుపజామాః పురస్తాదుపజామా యజుషా పురస్తాదుపజామా ఇది పురస్తాత్ ఉపజామాః యజుషా గృహ్యంతే గృహ్యంత ఉపరిష్టాదుపజామాః ఉపరిష్టాదుపజామా ఉపరిష్టాదుపజామా ఇత్యుపరిష్టాత్ ఉపజామాః రచా యజ్ఞస్య యజ్ఞస్య ధృత్యై ధృత్యా ఇది ధృత్యై ప్రాణ్యాని అన్యాని పాత్రాణి పాత్రాణి యుజ్యంతే యుజ్యంతేన నాన్యాని అన్యాని యాని యాని పరాచీనాని పరాచీనాని ప్రయుజ్యంతే ప్రయుజ్యంతేమం ప్రయుజ్యంత ఇది ప్రయుజ్యంతే అముమేవ ఏవతై తైర్లోకం లోకమభి అభిజయతి ఏది పరాంగ్ పరాంగివ ఇవ హి హ్యసౌ అసౌ లోక లోకో యాని యాని పునః పునః ప్రయుజ్యంతే ప్రయుజ్యంత ఇమం ప్రయుజ్యంత ఇది ప్రయుజ్యంతే ఇమమేవ ఏవతై తైర్లోకం లోకమభి అభిజయతి జయతి పునః పునః పునః పునరివ పునః పునరితి పునః పునః ఇవ హి క్షయం అయం లోక లోక ప్రాణ్యాని అన్యాని పాత్రాణి పాత్రాణి యుజ్యంతే యుజ్యంతేన నాన్యాని అన్యాని యాని యాని ప్రాచీనాని ప్రాచీనాని ప్రయుజ్యంతే ప్రయుజ్యంతే తాని ప్రయుజ్యంత ఇది ప్రయుజ్యంతే ఆన్యను అన్వోషధయ ఓషధయః పరా పరా భవంతి భవంతి యాని యాని పునః పునః ప్రయుజ్యంతే ప్రయుజ్యంతే తాని ప్రయుజ్యంత ఇది ప్రయుజ్యంతే తాన్యను అన్వోషధయ ఓషధయః పునః పునరా ఆ భవంతి భవంతి ప్రాణ్యాని అన్యాని పాత్రాణి పాత్రాణి యుజ్యంతే యుజ్యంతేన నాన్యాని అన్యాని యాని యాని పరాచీనాని పరాచీనాని ప్రయుజ్యంతే ప్రయుజ్యంతే తాని ప్రయుజ్యంత ఇది ప్రయుజ్యంతే తాన్యను అన్నారణ్యాః ఆరణ్యాః పశవః పశవోరణ్యం అరణ్యమప అపయంతి యంతి యాని యాని పునః పునః ప్రయుజ్యంతే ప్రయుజ్యంతే తాని ప్రయుజ్యంత ఇది ప్రయుజ్యంతే తాన్యను అనుగ్రామ్యాః గ్రామ్యాః పశవః పశవో గ్రామం గ్రామం ఉపావయంతి ఉపావయంతి యః ఉపావయంతీత్యుపావయంతి యో వై వై గ్రహాణాం గ్రహాణాం నిదానం నిదానం వేద నిదానమితి నిదానం వేద నిదానవాన్ నిదానవాన్ భవతి నిదానవానితి నిదానవాన్ భవత్యాజ్యం ఆజ్యమితి ఇత్యుక్తం ఉక్తం తత్ తద్వై వై గ్రహాణాం గ్రహాణాం నిదానం నిదానయత్ నిదానమితి నిదానం యదుపాగుంషు ఉపాగుంషు శకుంసతి ఉపాగశ్విత్యుపాగుంషు శకుంసతి తత్ తదుపాగశ్వంతర్యామయోః ఉపాగశ్వంతర్యామయోర్యత్ ఉపాగశ్వంతర్యామయోరిత్యుపాగుంషు అంతర్యామయోః యదుచ్చైః ఉచ్చైస్తత్ తదితరేషాం ఇతరేషాం గ్రహాణాం గ్రహాణామేతత్ ఏతద్వై వై గ్రహాణాం గ్రహాణాం నిదానం నిదానం యః నిదానమితి నిదానం ఏవం ఏవం వేద వేద నిదానవాన్ నిదానవాన్ భవతి విదానవానితి విదానవాన్ భవతి యః యో వై వై గ్రహాణాం గ్రహాణాం మిథునం మిథునం వేద వేద ప్రజయా ప్రజయా పశుభిః ప్రజయేతి ప్రజయా పశుభిర్మిథునైః పశుభిరితి పశుభిః మిథునైర్జాయతే జాయతే స్థాళీభిః స్థాళీభిరన్యే అన్యే గ్రహాః గ్రహా గృహ్యంతే గృహ్యంతే వాయవ్యైః వాయవ్యైరన్యే అన్య ఏతత్ ఏతద్వై వై గ్రహాణాం గ్రహాణాం మిథునం మిథునం యః ఏవం ఏవం వేద వేద ప్రజయా ప్రజయా పశుభిః ప్రజయేతి ప్రజయా పశుభిర్మిథునైః పశుభిరితి పశుభిః మిథునైర్జాయతే జాయత ఇంద్రః ఇంద్రస్త్వష్టుః త్వష్టుః సోమం సోమమభీషః అభీషః పిబత్ అభీషహేత్యభీసః అపిబత్సః స విశ్వం విశ్వనవి యాచ్ఛత్ ఆచ్ఛత్సః స ఆత్మన్ ఆత్మన్నారమణం ఆరమణం న ఆరమణమిత్యారమణం నారిందత్ అవిందత్సః స ఏతాన్ ఏతాననుసవనం అనుసవనం పురోడాశాన్ అనుసవనమిత్యనుసవనం పురోడాశానపశ్యత్ అపశ్యత్తాన్ తాన్నిహి నిరవపత్ అవవత్తైః పైర్వై వై సహ స ఆత్మన్ ఆత్మన్నారమణం ఆరమణమకురుత ఆరమణమిత్యారమణం అకురుత తస్మాత్ తస్మాదనుసవనం అనుసవనం పురోడాశాః అనుసవనమిత్యనుసవనం పురోడాశానిః నిరుప్యంతే ఉప్యంతే తస్మాత్ తస్మాదనుసవనం అనుసవనం పురోడాశానాం అనుసవనమిత్యనుసవనం పురోడాశానాం ప్రాశ్నీయాత్ అశ్నీయాదాత్మన్ ఆత్మన్నేవ ఏవారమణం ఆరమణం కురుతే ఆరమణమిద్యారమణం కురుతేన నైనం ఏనగం సోమ సోమోతి అధిపవతే పవతే బ్రహ్మవాదిన బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదినైతి బ్రహ్మవాదిన వదంతి నార్చా రుచా నయజుషా యజుషా పంక్తి పంక్తిరాప్యతే ఆప్యతే అథ కిం కింయజ్ఞస్య యజ్ఞస్య పాంకత్వం పాంకత్వమిది పాంకత్వమిది పాంకత్వం ఇది ధానా ధానా కరంభ కరంభ పరివాప పరివాప పురోడాశ పరివాప ఇది పరివాప పురోడాశ పయస్యా పయస్యా తేన తేన పంక్తి పంక్తిరాప్యతే ఆప్యతే తద్యజ్ఞస్య యజ్ఞస్య పాంకత్వం పాంకత్వమిది పాంకత్వం ఓ షష్ఠకాండే పంచమః ప్రశ్నః సమాప్తః.